పదహారు. ఏది కల, ఏది నిజం? గాంధీ మహర్షి ఇలా నిశ్చయించుకొని దగ్గరే ఉన్న కొండ గుహలోకి ప్రవేశించి సంవత్సరం నరపాటు శ్రీమహావిష్ణువును ఉద్దేశించి ఘోర తపస్సు చేశాడు. ఈ సంవత్సరం నర కూడా రోజుకొక్క గుక్కెడు ఆవుపాలు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు. ఆ దీక్షకు సంతోషించి శ్రీమన్మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా ఉపదేశించాడు. ఓ గాధీ, నా మాయను చూడాలన్నావు, చూశావు. దీనివల్ల నీకు ఈ ప్రపంచం అంతా కేవలం కనిపించేదే తప్ప వాస్తవంగా ఉన్న వస్తువు కాదని అర్థం అయ్యే ఉంటుంది. నువ్వు కోరిన వరం నీకు లభించిన తరువాత కూడా మళ్లీ తపస్సు చేస్తున్నావెందుకు? ఏం కావాలి నీకు? ప్రసన్న వదనుడైన శ్రీ మహావిష్ణువు ఇలా మాట్లాడుతుంటే సంస్కారబలంచేత ఆ ముగ్ధ మనోహర దర్శనానికి పరవశుడైన గాధ మహర్షి ఆ స్వామికి ఎక్కువగా మాట్లాడే సావకాశం ఇవ్వకుండా పూజలమీద పూజలు చేశాడు. చాతకపక్షి మేఘం వంక ఆశగా చూసినట్లుగా ఆ స్వామి వంక తనివి తీరా చూస్తూ ప్రదక్షిణలు చేశాడు. అలా పూజలు చేసి చేసి చివరికి ఇలా అన్నాడు. దేవా, దేవయేషా త్వయా మాయా, దశితాతి తమోమయీ, మహీం ప్రాతరివాదిత్య, స్థామ్మే ప్రకటితాం నయ. సర్గ 48, శ్లో 44. తాద్ దేవ, నువ్వు చూపించావు. ఆ కనిపించిందేదో మాయాని, అది నీ మాయే అని కొంత కొంత తెలుస్తూనే ఉంది. కాని ఆ మాయ పూర్తిగా చీకటమయంగా ఉంది. ఆ కటిక చీకటిలో నల్లని నేల ఏదో, ఆయసర్వ్ 48, తెల్లని ఆకాశం ఏదో, ఈ రెంటినీ కప్పేస్తున్న చీకటి ఏదో, నాకేమీ అర్థం కావటం లేదు. తెల్లరిసరికి సూర్యుడు వచ్చి నల్లని నేలను స్పష్టంగా చూపించినట్లుగా నువ్వు నీ మాయను విడిగా స్పష్టంగా చూపిస్తే తప్ప నాకేమీ అర్థం కాదు. దేవా, దయచేసి నీ మాయను నాకు స్పష్టంగా చూపించు. దేవా, ఇందుకు ఇంత గందరగోళం అంటావా? నిజంగా గందరగోళమే. నా మనస్సును ఏవేవో పాత వాసనలు గొలుసులు గొలుసులుగా అల్లేసుకొంటున్నాయి. దానివల్ల నా మనస్సు ఏవేవో భ్రాంతిమయ సన్నివేశాలను దర్శిస్తోంది. ఆ దృశ్యాలన్నీ స్వప్నం వంటివనిపిస్తోంది. అంతకు మించిన సత్యత్వం వాటికి ఉండే సావకాశం లేనేలేదు. అయినా సరే అవి నా మెలకువలో కనిపిస్తున్నాయి దేవా. ఎలా కనిపిస్తున్నాయి దేవా? ఇంతా చేస్తే నేను చెరువులో నిలబడి ఉండగా నా మనస్సుకు ఏదో మత్తు కమ్మి స్వప్నాల వంటి దృశ్యాలు కనిపించింది. మొత్తం కలిపితే కొద్ది క్షణాలు ఉంటుంది. కాని ఆ కొద్ది సమయంలో నా బోయ జీవితం 80 ఏళ్లకు పైగా సాగింది. కొద్ది నిమిషాలెక్కడ, ఇన్నేళ్ల జీవితం ఎక్కడ? అదంతా మనస్సులో జరిగిన భ్రమకదుటయ్యా. భ్రమలో పుట్టిన కాలానికి పొడుగేమిటి, పొట్టేమిటి అంటావు నువ్వు దేవా? నిజమే కాని ఆ కాలపు పొట్టి పొడుగులు, ఆ నా బోయ శరీరం పుట్టడం, బూడిదెపోవటం, ఇవన్నీ నా మనస్సులో కలిగిన భ్రాంతులైతే అవి నా మనస్సు లోపలే ఉండిపోవాలి కదా. అవి ఆ మనహ పరిధిని దాటి నా మెలకువలోకి, ఈ జాగ్రత్ ప్రపంచంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి? ఇక్కడ ప్రత్యక్షంగా ఎలా దర్శనం ఇవ్వగలుగుతున్నాయి? గాధి సందేహాలు విని భగవానుడిలా అన్నాడు. గాధే, స్వాధీ విధుతస్య స్వరూప సేతదాత్మకం చేతసో దృష్టతత్వస్య యత్పస్య తీరు విభ్రమం. సర్గ 48, శ్లో 48. గాధీ, నువ్వే చెప్పావు కదా, నీ మనస్సును పూర్వవాసనలు ఆవేశించాయి, అందుకే దానికి అసలు తత్వం అందటం లేదు. అందువల్లే నీకిలాంటి భ్రమ కలుగుతోంది. ఈ భ్రమ మొత్తానికి మూలాధారమైన ఆత్మని మనస్సే. గాధీ, మనస్సులోపల ఉండవలసింది బయట కనిపిస్తోంది అంటున్నావు. మనస్సు లోపలి భాగంలో ఉన్న ప్రపంచం వేరు, దానికంటే భిన్నంగా, మనస్సు కంటే బయటగా వేరే ప్రపంచం ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు. బహిర్న కించిదవ్యస్తి, అస్లో 49, నీ మనస్సు కంటే బయట ఏ చిన్ని పదార్థమూ లేదు. ఆ నింగి, ఈ నేల, ఈ సముద్రాలు, ఈ దిక్కులు అన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి. మహావృక్షపు ఆకులన్నీ దాని జన్మకు కారణమైన విత్తులోనే అంతర్లీనమై ఉన్నట్లుగా అవన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి. ఎలా అయితే విత్తులోంచి కాండం, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పిందెలు వెలుపలకు వచ్చినట్లు, విడివిడిగా ఉన్నట్లు కనిపిస్తాయో, అలాగే నీ మనస్సులోంచే ఈ పంచభూతాలు వెలుపలకు వచ్చినట్లు కనిపిస్తాయి. నిజానికి కొమ్మలు, రెమ్మలు, కాయలు మొదలైనవి విత్తులోంచి బయటకి రాలేదు. అదే ఎలా రూపాంతరం చెందింది? ఆయసర్ 49 రూపాలోక మనస్కార తత్తా కాల క్రియాత్మకం కుంభకారో ఘటమివ చేతో హంతి కరోతి చ సర్గ 48 శ్లో. ప్రస్తుత కాలంలో ఉండే పదార్థాలు ఇంద్రియాలకు కనిపిస్తాయి. భవిష్యత్ కాలంలో జన్మించబోయే పదార్థాలను మనస్సు ఊహించి తెలుసుకుంటుంది. గతించిపోయిన పదార్థాలను మనస్సే తాదాత్మ్య భావన చెంది స్మరించుకుంటుంది. కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలాలను రూపాలొక కాలమని, రూపాలను ప్రత్యక్షంగా చూపించే కాలం అని, మనస్కార కాలమని, మనస్సుతో ఊహించి తెలుసుకునే కాలమని, తత్తాకాలమని అనగా మనస్సు వాటితో తాదాత్మ్యం చెందే కాలమని మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఈ మూడు రకాలను కూడా కుమ్మరివాడు కుండలు తయారు చేసినట్లుగా మనస్సే తయారు చేస్తోంది. మనస్సే వాటిని కనిపించకుండా చేస్తోంది. ఇది అందరి అనుభవంలోనూ ఉన్న విషయమే. స్వప్నము, భ్రాంతి పడటము, మద్యాలతో మత్తెక్కటము, కోరిక పెచ్చు పెరిగి మనస్సు తూలిపోవటము, పైత్యాది వ్యాధులు కలగటము, ఇలాంటి సన్నివేశాలన్నింట్లోనూ మనస్సుదే ప్రధాన పాత్ర అనేది అందరి అనుభవంలోనూ ఉన్న విషయమే. చెట్టు వేళ్లు భూమిలో సరిగ్గా పాతుకుని ఉన్నంతకాలము చెట్టు నిండా పూలు, పండ్లు ఉన్నట్టుగా వాసనలు ఉన్నంతకాలము మనస్సులో లక్షల సన్నివేశాలుంటాయి. చెట్టు వేళ్లను భూమిలోంచి పీకేస్తే ఆ చెట్టుకి మళ్లీ పూలు రావు, కాయలు రావు. అలాగే మనస్సుకి వాసనలు లేకుండా పోతే ఆ జీవుడికి మళ్లీ జన్మాదులు లేవు. ఈ అనంతమైన జగజ్జాలమంతా దేని కడుపులో ఇమిడిపోయి ఉందో అలాంటి మాయ నీకు బోయతనాన్ని అంటగట్టిందంటే అందులో పెద్ద ఆశ్చర్యమేమున్నది. ఆ మాయ ప్రభావం వల్లనే నీకు భ్రాంతి రూపమైన బోయతనం అనుభవంలోకి వచ్చింది. అలాగే అతిథి వచ్చాడని, నీ దగ్గర తిన్నాడని, పడుకున్నాడని, కథలేవో చెప్పాడని నీకు మనోవికార రూపమైన భ్రాంతి కలిగింది. అంతేగాదు, ఆ కథ విన్న దగ్గర్నుంచి నీ బుర్ర తిరిగిపోయినట్టు, బయలుదేరినట్టు, భూతమండల దేశంలోని బోయగూడెం చేరినట్లు, అక్కడి జనం సాక్ష్యం చెప్పినట్లు, అక్కడి నుంచి కీర నగరం వెళ్లినట్లు, అక్కడి జనం బోయవాడు తమకు రాజయ్యాడని చెప్పినట్లు, ఇలా నీకు కలిగిన ఈ అనుభవాలన్నీ నీ భ్రాంతులే. ఇదంతా నీకు కలిగిన మోహజాలమే. ఇందులో కొంత భాగం సత్యమనుకోవటము, కొంత భాగం అసత్యమనుకోవటము కూడా నీ భ్రాంతిలో భాగమే. ఏవం సర్వం త్వయా దృష్టం మోహజాలం ద్విజోత్తమ ఆయి యత్సత్యమితి జానాసి యచ్చసత్యమవైషి చ సర్గ 48 శ్లో 62. ఓ గాధి, వాసనల వలలో చిక్కుకుపోయిన మనస్సు చెయ్యని చిత్రాలేమున్నాయి! సంవత్సరాలు పట్టే కథను కొద్ది నిమిషాల కలలో నీకు చూపిస్తున్నది ఎవరు? ఈ మనస్సే కాదా? 50 ఆయసర్ కనుక ఓ మహామేధావి, గాధీ, మళ్లీ చెబుతున్నా విను. అతిథి లేడు, భూతమండలవన ప్రదేశము లేదు, కీరరాజ్యము లేదు, అక్కడి ప్రజలు సాక్ష్యం చెప్పడమూ లేదు, ఆ ప్రదేశాలు నీకు ప్రత్యక్షంగా కనిపించడమూ లేదు. వీటిల్లో ఏ ఒక్కటీ నిజం కాదు. కనుక ఓ మహర్షి, లే, మనస్సును ప్రశాంతపరచుకో, నీ నిత్యకర్మలు ఆచరించుకో. నా స్వకర్మ వినాశ్రేయః ప్రాప్నువంతిహ మానవాః సర్గ 48 శ్లో. మనుష్యులు ఎంత జ్ఞానవంతులైనా స్వకర్మానుష్ఠానం చేయకపోతే శ్రేయస్సును అందుకోవటం సాధ్యమే కాదు. శ్రీహరి ఈ విధంగా ఉపదేశించి ఉన్నట్టుండి అంతర్ధానమైపోయాడు. స్వామి వచ్చాడు, వెళ్లాడు, సంతోషమే. కాని గాధమహర్షికి మనస్సులో సందేహం తెగటం లేదు. నువ్వు చూసింది మొత్తం అంతా కలిపి ఒకే భ్రాంతి అనేస్తున్నాడు స్వామి. అదెలా కుదురుతుంది? స్వామి తప్పు ఎందుకు చెబుతాడు? ఆయన చెప్పింది నిజమే అయితే నాకు కలిగిన అనుభవాలలో కొంతమేర భ్రాంతి అని, మిగిలింది సత్యం అని నాకు అనుభూతి ఇందుకు కలుగుతుంది అని గాధి ఆకాశంలో గిరగిరా తిరిగే మబ్బుతునకలాగా చాలాసేపు ఆలోచనలలో గింగిరాలు తిరిగాడు. ఎంత ఆలోచించినా ఏమీ పాలుపోక. ఇలా కాదు, నాకు ఆ సమయంలో సత్యం అనిపించిన సన్నివేశాలను మళ్లీ మరోసారి చూసి వస్తాను. అవి మళ్లీ కనిపిస్తే ఈ కొండలు, ఈ నదులు, ఈ నక్షత్రాలులాగానే నా బోయ రాజ్యానుభవం కూడా సత్యమే తీరాలి అనుకున్నాడు. లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు వెంటనే బయలుదేరి భూతమండలారణ్య పూకోయగూడెము, కీరదేశపు రాజనగరము వెళ్లి అందర్నీ మరో వరస విచారించాడు. అవే ప్రదేశాలు, అవే సాక్ష్యాలు మళ్లీ లభించాయి. గాధికి బుగ్గ తిరిగిపోయింది. ఇంత ప్రత్యక్షంగా, ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఈ సత్యానుభవాన్ని మొత్తాన్ని కలిపి నీ భ్రాంతే పొమ్మంటున్నాడు శ్రీహరిస్వామి. ఎలా ఆ మాట నమ్మటం? కాని శ్రీమహావిష్ణువు అబద్ధం చెప్పే వ్యక్తి కాదు. అబద్ధం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు. అసలు ఆయన నోటి వెంట వచ్చిన వాక్యం అసత్యం అయ్యే సావకాశమే లేదు. నా కళ్లను నమ్మాలా? ఆయన మాటను నమ్మాలా? ఆ కల్లోలానికి తట్టుకోలేక ఆయన మళ్లీ పాత గుహకే వచ్చి మళ్లీ శ్రీహరి కోసం తపస్సు మొదలుపెట్టాడు.